بسم الله الرحمن الرحيم طسم تلك آيات الكتاب المبين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తాసీన్ మీమ్. ఇవి స్పష్టమైన గ్రంథములోని వాక్యాలు. إن نشأ ننزل عليهم من السماء آية فظلت أعناقهم لها خاضعين وما يأتيهم من ذكر من الرحمن محدث إلا كانوا عنه معرضين فقد كذبوا فسيأتيهم أنباء ما كانوا به يستهزئون ప్రవక్త, వారు విశ్వసించరని దుఃఖపడుతూ బహుశా నీవు నీ ప్రాణాలను కోల్పోతావేమో, మేము కోరితే ఆకాశము నుండి ఒక సూచనను దించి దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం. కరుణామయుని తరఫు నుండి వారి వద్దకు ఏ కొత్త ఉపదేశం వచ్చినా దానికి వారు విముఖులే అవుతారు. ఇప్పుడు వారు తిరస్కరించారు కాబట్టి త్వరలోనే వారికి వారు ఎగతాళి చేస్తూ వచ్చిన విషయమందలి యథార్థమేమిటో విభిన్న రూపాలలో తెలుస్తుంది. أَوَلَمْ يَرَوْا إِلَى الْأَرْضِ كَمْ أَنْبَتْنَا فِيهَا مِنْ كُلِّ زَوْجٍ كَرِيمٍ إِنَّ فِي ذَلِكَ لَآيَةً وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ وَارُوا يَنَّرُوا تَمَا دُشْتِنِي بُهُمِ وَيْبُونَكُ مَلِّنْ سَلِيْرَا మేము దానిపై ఎంత పుష్కలంగా శ్రేష్టమైన రకరకాల చక్కని వృక్ష సంపదను సృష్టించాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది, కాని వారిలో అనేకులు విశ్వసించరు. వాస్తవం ఏమిటంటే నీ ప్రభువు శక్తివంతుడే కాదు, కరుణామయుడు కూడా. وَإِذْ نَادَى رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ قوم فرعون ألا يتقون قال رب إني أخاف أن يكذبون ويضيق صدري ولا ينطلق لساني فأرسل إلى هارون ولهم علي ذنب فأخاف أن يقتلون قال كلا فاذهبا بآياتنا إنا معكم مستمعون فأتيا فرعون فقولا إنا رسول رب العالمين أن أرسل معنا بني إسرائيل ني ప్రభు మూసాను ఇలా ఆదేశించినప్పటి గాథను వారికి వినిపించు. దుష్టురైన ఫిరౌను జాతి ప్రజల వద్దకు వెళ్ళు, వారు భయపడరా? అతడు ఇలా విన్నవించుకున్నాడు, నా ప్రభు, వారు నన్ను అసత్యవాది అని తిరస్కరిస్తారేమో అని నా భయం. నా హృదయం కుంచించుకుపోతోంది, నేను ధారాళంగా మాట్లాడలేను. కనుక నీవు హారూను ప్రవక్త పదవిలో నియమించు. నా మీద వారు ఒక నేరాన్ని కూడా మోపారు, ఈ కారణంగా నన్ను వారు హత్య చేస్తారేమో అని నేను భయపడుతున్నాను. ఇలా సెలవిచ్చాడు, అలా ఎంతమాత్రం జరగదు. మీరు ఉభయులూ నా సూచనలను తీసుకుని వెళ్ళండి, మేము మీతో పాటు అంతా వింటూ ఉంటాము. ఫిరౌను వద్దకు వెళ్లి అతనితో ఇలా అనండి, నీవు ఇశ్రాయేలు సంతతి వారిని మాతో పంపు, ఇందుకే సకల లోకాల ప్రభువు మమ్మల్ని నీ వద్దకు పంపాడు. ఓలీ وفعلت فعلتك التي فعلت وأنت من الكافرين قال فعلتها إذا وأنا من الضالين ففررت منكم لما خفتكم فوهب لي ربي حكما وجعلني من المرسلين وتلك نعمة تمنها علي أن عبدت بني إسرائيل قال فرعون وما رب العالمين قال رب السماوات والأرض وما بينهما إن كنتم موقنين قال لمن حوله ألا تستمعون قال ربكم ورب آبائكم الأولين قال إن رسولكم الذي أرسل إليكم لمجنون قال رب المشرق والمغرب وما بينهما إن كنتم تعقلون قال لئن اتخذت إلها غيري لأجعلنك من المسجونين قال أولو جئتك بشيء مبين قال فأت به إن كنت من الصادقين فرعون إلى أنار ميمو ننو باليولو ما انتلو تنسليرا نيوني ويسلوني ఎన్నో సంవత్సరాల కాలం మా వద్ద గడిపావు. దాని తరువాత చేసిందేదో చేశావు. నీవు మిక్కిలి కృతజ్ఞుడవు. మూసా ఇలా సమాధానం చెప్పాడు. అప్పుడు నేను ఆ పనిని పొరపాటు వల్ల చేశాను. తరువాత నేను మీకు భయపడి పారిపోయాను. ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని జ్ఞానాన్ని ప్రసాదించాడు. నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు. పోతే ఇక నీవు నాకు ఉపకారం చేసి ఎత్తిపొడుస్తూ ఉన్న విషయం దాని యథార్థం ఏమిటంటే నీవు ఇస్రాయిలు సంతతి వారిని బానిసలుగా చేసుకున్నావు. ఫిరౌను ఇలా అన్నాడు, ఈ సకల లోకాల ప్రభువు ఏమిటి? దానికి మూసా, ఆకాశాలకు భూమికి ప్రభు, భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్తానికి ప్రభు, నీవు దేవుణ్ణి నమ్మేవాడివే అయితే అని జవాబు చెప్పాడు. ఫిరౌను తన చుట్టూ ఉన్నవారితో వింటున్నారా అని అన్నాడు. మూసా ఇలా అన్నాడు, ఆయనే మీ ప్రభు కూడా, పూర్వం గతించిన మీ తాత ముత్తాతల ప్రభు కూడా. ఫిరౌను అక్కడి వారితో ఇలా అన్నాడు, మీ వద్దకు పంపబడిన మీ దైవ ప్రవక్త గారు పూర్తిగా పిచ్చివారుగా కనిపిస్తున్నారు. మూసా ఇంకా ఇలా అన్నాడు, తూర్పుకు పడమరకు వాటి మధ్య ఉన్న సర్వానికి ప్రభు, మీరు వివేకం కలవారే అయితే. ఫిరౌను ఇలా అన్నాడు, నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్యుడుగా చేసుకుంటే నిన్ను కూడా జైళ్లల్లో పడి మ్రగ్గిపోతూ ఉన్నవారిలో చేరుస్తాను. మూసా ఇలా అన్నాడు, నేను నీ ముందుకు ఒక స్పష్టమైన విషయాన్ని తీసుకువచ్చిన తరువాత కూడానా? దానికి ఫిరౌను, మంచిది తీసుకురా, నీవు సత్యవాదివే అయితే అని అన్నాడు. ونزع يده فإذا هي بيضاء للناظرين అతడు ఈ మాట అన్నంతనే మూసా తన చేతి కర్రను విసిరాడు. వెంటనే స్పష్టంగా అదొక పెద్ద పామైపోయింది. తరువాత అతను తన చేతిని చంక నుండి లాగాడు. అది చూపరుల ముందు మెరిసిపోసాగింది. قال للملأ حوله إن هذا لساحر عليم يريد أن يخرجكم من أرضكم بسحره فماذا تأمرون قالوا أرجه وأخاه وبعث في المدائن حاشرين يأتوك بكل سحار عليم فجمع السحرة لميقات يوم معلوم وقيل للناس هل أنتم مجتمعون لعلنا نتبع السحرة إن كانوا هم الغالبين ఫిరౌను తన చుట్టూ ఉన్న సర్దారులతో ఇలా అన్నాడు, ఈ వ్యక్తి నిజంగానే చేయి తిరిగిన మంత్రగాడు. తన మంత్రబలం ద్వారా మిమ్మల్ని మీ దేశం నుండి తరిమివేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి మీ ఆజ్ఞ ఏమిటో. వారు ఇలా అన్నారు, అతనిని అతని సోదరుణ్ణి ఆపి ఉంచండి, పట్టణాలలోకి వార్తాహరులను పంపండి, నేర్పరులైన మంత్రగాళ్లను మీ వద్దకు తీసుకురమ్మనండి. ఆ విధంగా ఒకనాడు నిర్ణీత సమయానికి మంత్రగాళ్లు సమావేశపరచబడ్డారు. ప్రజలకు ఇలా చెప్పబడింది, మీరు సభకు వస్తున్నారా? మంత్రగాళ్లు గెలిస్తే బహుశా మనం వారి ధర్మాన్నే అనుసరించవచ్చు. فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالُوا لِفِرْعَوْنَ أَإِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ الْغَالِبِينَ قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًا لَمِنَ الْمُقَرَّبِينَ قَالَ لَهُمْ مُوسَى أَلْقُوا مَا أَنْتُمْ مُلْقُونَ فألقوا حبالهم وعصيهم وقالوا بعزة فرعون إنا لنحن الغالبون فألقى موسى عصاه فإذا هي تلقف ما يأفكون فألقي السحرة ساجدين قالوا آمنا برب العالمين رب موسى وهارون قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر فلسوف تعلمون لأقطعن أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم أجمعين قالوا لا ضير إِنَّا إِلَى رَبِّنَا مُنْقَلِبُونَ إِنَّا نَطْمَعُ أَنْ يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَايَانَا أَنْ كُنَّا أَوَّلَ الْمُؤْمِنِينَ మంత్రగాళ్ళు రంగంలోకి దిగినప్పుడు ఫిరౌనుతో ఇలా అన్నారు, మేము గెలిస్తే మాకు బహుమానం దొరుకుతుంది కదా? అతడు అవును, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరిపోతారు అని అన్నాడు. అప్పుడు మూసా, విసరళ్ళి, మీరు విసరదలుచుకున్న దానిని అని అన్నాడు. వారు వెంటనే తమ త్రాళ్లను చేతికర్రలను విసిరి ఫిరౌను ఔన్నత్యము సాక్షిగా మేమే విజయము సాధిస్తాము అని అన్నారు. తరువాత మూసా తన చేతికర్రను విసిరినప్పుడు అది అకస్మాత్తుగా వారి భూతకపు మహిమలను కవలింపసాగింది. అప్పుడు మాంత్రికులందరూ అమాంతంగా సజదాలో పడిపోయారు. ఇలా అన్నారు, విశ్వసించాము మేము సకల లోకాల ప్రభువును, మూసా హారూనుల ప్రభువును. ఫిరౌను ఇలా అన్నాడు, నేను మీకు అనుమతి ఇవ్వకముందే మీరు మూసా మాటను విశ్వసించారా? నిస్సందేహంగా ఇతడు మీకు గురువు, మీకు మంత్ర విద్యను నేర్పాడు. సరే, మంచిది, ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ చేతులను కాళ్లను అభిముఖ దిశలలో నరికిస్తాను, మీ అందరినీ శిలువపైకి ఎక్కిస్తాను. దానికి వారు ఇలా పలికారు, ఏమీ పర్వాలేదు, మేము మా ప్రభువు సాన్నిధ్యానికి చేరుకుంటాము. మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే అందరికంటే ముందు మేమే విశ్వసించాము. وَأَوْحَيْنَا إِلَى مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي إِنَّكُمْ مُتَّبَعُونَ فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ إن هؤلاء لشرذمة قليلون وإنهم لنا لغائظون وإنا لجميع حاذرون فأخرجناهم من جنات وعيون وكنود ومقام كريم كذلك وأورثناها بني إسرائيل రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని వెళ్ళిపో, మిమ్మల్ని తప్పక వెంటాడటం జరుగుతుంది అని మేము మూసాకు వహీ పంపాము. తరువాత ఫిరౌను సైన్యాన్ని సమాయత్తపరిచే నిమిత్తం పట్టణాలలోకి వార్తాహరులను పంపి ఇలా ప్రకటన చేయించాడు, వీరు గుప్పెడు మంది మాత్రమే, మాకు చాలా కోపం తెప్పించారు, మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే లక్షణం గల జాతి ప్రజలం. ఈ విధంగా మేము వారిని తమ తోటల నుండి, చెలమల నుండి, ఖజానాల నుండి, మహోన్నతమైన వారి నివాస స్థలాల నుండి బయటికి తీసుకువచ్చాం. వారి విషయంలో ఇలా జరిగింది. రెండో వైపు ఇస్రాయిలు సంతతి వారిని మేము వీటన్నిటికీ వారసులుగా చేశాం. فأتبعوهم مشرقين فلما تراءى الجمعان قال أصحاب موسى إنا لمدركون قال كلا إن معي ربي سيهدين فأوحينا إلى موسى أن اضرب بعصاك البحر فانفلق فكان كل فرق كالطود العظيم وأزلفنا ثم الآخرين وأنجينا موسى ومن معه أجمعين ثم أغرقنا الآخرين تلوارو تو أمنغا ويرو واريني ونطار ساگيرو ఇరు పక్షాల వారు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు మూసా సహచరులు మేము పట్టుబడ్డాము అని కేకవేశారు. మూసా, అలా ఎంతమాత్రం జరగదు, నా ప్రభువు నాతో ఉన్నాడు, తప్పకుండా ఆయన నాకు మార్గం చూపుతాడు అని అన్నాడు. మేము మూసాను, నీ చేతికర్రతో సముద్రాన్ని కొట్టు అని వహీ ద్వారా ఆజ్ఞాపించాము. అప్పుడు హఠాత్తుగా సముద్రం చీలిపోయింది, దాని ప్రతి భాగం ఒక మహోన్నతమైన పర్వతం మాదిరిగా అయిపోయింది. ఆ చోటికే మేము రెండో వర్గం వారిని కూడా చేర్చాము. మూసాను, అతనితో ఉన్న వారందరినీ మేము రక్షించాము, మిగతా వారినందరినీ ముంచివేశాము. وما كان أكثرهم مؤمنين وإن ربك لهو العزيز الرحيم ఈ సంఘటనలో ఒక సూచన ఉన్నది, కానీ వారిలో చాలా మంది విశ్వసించరు. యదార్థం ఏమిటంటే నీ ప్రభు మహాశక్తివంతుడు, అనంత కరుణామయుడు. واتل عليهم نبأ إبراهيم إذ قال لأبيه وقومه ما تعبدون قالوا نعبد أصناما فنظل لها عاكفين قال هل يسمعونكم إذ تدعون أو ينفعونكم أو يضرون قالوا بل وجدنا آباءنا كذلك يفعلون قال أفرأيتم ما كنتم تعبدون أنتم وآباؤكم الأقدمون فإنهم عدو لي إلا رب العالمين الذي خلقني فهو يهدين والذي هو يطعمني ويسقين وإذا مرضت فهو يشفين والذي يميتني ثم يحيين والذي أطمع أن يغفر لي خطيئتي يوم الدين رب هب لي حكما وألحقني بالصالحين وَجَعَلْنِي لِسَانَ صِدْقٍ فِي الْآخِرِينَ وَجَعَلْنِي مِنْ وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ وَاغْفِرْ لِأَبِي إِنَّهُ كَانَ مِنَ الضَّالِّينَ وَلَا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ يوم لا ينفع مال ولا بنون إلا من أتى الله بقلب سليم إيكا واريكي إبراهيم غاثنو ملتنشو أبولو أتنو تنا تندريني تنا جاتي واريني ميرو ويتن فوجستن نارو أني أليادو وارو إيوي كوني وغرهالو واتني ميمو فوجستامو వాటి సేవలోనే మేము నిమగ్నులమై ఉంటాము అని జవాబు పలికారు. అతను వారిని ఇలా అడిగాడు, మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా, లేదా ఇవి మీకేమైనా లాభాన్ని గాని నష్టాన్ని గాని కలిగిస్తాయా? వారు ఇలా అన్నారు, లేదు, కాని మేము మా తాత ముత్తాతలు ఇలా చేస్తూ ఉండగా చూశాము. అప్పుడు ఇబ్రాహీము ఇలా అన్నాడు, మీరు పూర్వం మీ తాత ముత్తాతలు పూజిస్తూ వస్తున్న వాటిని ఎప్పుడైనా మీరు కళ్ళు తెరచి చూశారా? నాకు ఇవన్నీ శత్రువులే. ఒక్క సకల లోకాల ప్రభువు తప్ప ఆయన నన్ను సృష్టించాడు. తరువాత ఆయనే నాకు మార్గం చూపుతున్నాడు. ఆయనే నాకు తినిపిస్తాడు, త్రాగిస్తాడు. నేను వ్యాధికి గురి అయినప్పుడు ఆయనే నాకు స్వస్థతను చేకూరుస్తాడు. ఆయనే నాకు మృత్యువును కలిగిస్తాడు. తరువాత మళ్లీ నాకు జీవితాన్ని అనుగ్రహిస్తాడు. తీర్పు దినమునాడు నా పాపాలను క్షమిస్తాడని నేను ఆయన మీద ఆశలు పెట్టుకున్నాను. దీని తరువాత ఇబ్రాహీము ఇలా ప్రార్థించాడు, నా ప్రభు, నాకు వివేకాన్ని ప్రసాదించు, నన్ను సజ్జనులలో కలుపు, తరువాత తరాల వారిలో నాకు మంచి పేరు ప్రసాదించు, నన్ను సుఖ సౌభాగ్యాల స్వర్గవనానికి వారసులైన వారిలో చేర్చు, నా తండ్రిని క్షమించు. నిస్సందేహంగా ఆయన మార్గం తప్పిన వారిలోని వాడే. మానవులందరూ బ్రతికింపబడే రోజున నన్ను అవమానం పాలు చేయకు. అప్పుడు సంపద వల్ల గాని సంతానం వల్ల గాని ఏ లాభమూ కలగదు. ఏ వ్యక్తి అయినా మంచి మనస్సుతో అల్లా సాన్నిధ్యములో హాజరైతే తప్ప. وأزلفت الجنة للمتقين وبرزت الجحيم للغاوين وقيل لهم أينما كنتم تعبدون من دون الله هل ينصرونكم أو ينتصرون فكبكبوا فيها هم والغاوون وجنود إبليس أجمعون قالوا وهم فيها يختصمون تالله إن كنا لفي ضلال مبين إذ نسويكم برب العالمين وما أضلنا إلا المجرمون فما لنا من شافعين ولا صديق حميم فلو أن لنا كرة فنكون من المؤمنين آروزنا స్వర్గం భయభక్తులు కల వారి దగ్గరకు తీసుకురాబడుతుంది. నరకం మార్గం తప్పిన వారి ముందు తెరువబడుతుంది. వారిని ఇలా అడగటం జరుగుతుంది, అల్లాను వదిలిపెట్టి మీరు ఆరాధించేవారు ఇప్పుడెక్కడున్నారు? వారు మీకేమైనా సహాయం చేస్తున్నారా, లేదా తమను తాము రక్షించుకోగలరా? తరువాత ఆ దేవుళ్ళు, మార్గం తప్పిన ఈ మానవులు, ఇబ్లీసు సైన్యము అందరూ దానిలోకి ఒకరి మీద ఒకరు పడేటట్లుగా త్రోయబడతారు. అక్కడ వారందరూ పరస్పరం పోట్లాడుకుంటారు. మార్గం తప్పిన ఈ మానవులు తమ దేవుళ్లతో ఇలా అంటారు, దేవుని సాక్షిగా సకల లోకాల ప్రభువుతో సమానమైన స్థానాన్ని మీకు ఇచ్చినప్పుడు మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురి అయ్యాము. మమ్మల్ని మార్గం తప్పించిన వారు నిజంగానే అపరాధులు. ఇప్పుడు మాకు సిఫారసు చేసేవాడుగాని ప్రాణ స్నేహితుడుగాని ఎవడూ లేడు. అయ్యో, ఒకసారి మళ్లీ మరలి వెళ్లే అవకాశం మాకు దొరికితే మేము తప్పకుండా విశ్వాసులమవుతాము. నిశ్చయంగా ఇందులో ఒక గొప్ప సూచన ఉన్నది, కాని వారిలో అత్యధికులు విశ్వసించరు. యదార్థమేమిటంటే నీ ప్రభు అత్యంత శక్తివంతుడు, కరుణామయుడూను. كذبت قوم نوح المرسلين إذ قال لهم أخوهم نوح ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين فاتقوا الله وأطيعون قالوا أنؤمن لك واتبعك الأرذلون قال وما علمي بما كانوا يعملون إن حسابهم إلا على ربي لو تشعرون وما أنا بطارد المؤمنين إن أنا إلا نذير مبين قالوا لئن لم تنته يا نوح لتكونن من المرجومين قال رب إن قومي كذبون فافتح بيني وبينهم فتحا ونجني ومن معي من المؤمنين فأنجيناه ومن معه في الفلك المشحون నూరు జాతి వారు దైవ ప్రవక్తలను తిరస్కరించారు. అప్పుడు వారి సోదరుడు నూరు వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మీరు భయపడరా, నేను మీ కొరకు ఒక విశ్వసనీయుడైన సందేశహరుడను. కనుక మీరు అల్లాకు భయపడండి, విధేయత చూపండి. నేను ఈ పనికి గాను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది సకల లోకాల ప్రభువు బాధ్యత. కనుక మీరు అల్లాకు భయపడండి, నిస్సంకోచంగా నాకు విధేయత చూపండి. వారు ఇలా జవాబు పలికారు, ఏమిటి, మేము నిన్ను విశ్వసించాలా? వాస్తవానికి అధములైన వారే నిన్ను అనుసరిస్తున్నారు. దానికి నూహు ఇలా అన్నాడు, వారు చేసే పనులెలాంటివో నాకేమి తెలుసు, వారి లెక్క చూడటం నా ప్రభువు బాధ్యత. అయ్యో, మీరు కొంచెం తెలివిగా వ్యవహరిస్తే ఎంత బాగుంటుంది. విశ్వసించిన వారిని వింటివేయటం నా పని కాదు. నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసే వ్యక్తిని మాత్రమే. వారు దానికి, ఓ నూహ్, ఒకవేళ నీవు దీనిని మానుకోకపోతే తప్పక శాపగ్రస్తులలో చేరిపోతావు అని అన్నారు. నూహు ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభు, నా జాతి వారు నేను అసత్యవాదినని నన్ను తిరస్కరించారు, ఇక నాకు వారికి మధ్య స్పష్టమైన తీర్పు చెయ్యి. నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను కాపాడు. చివరకు మేము అతనిని, అతని సహచరులను ఒక నిండు పడవలో రక్షించాము. దాని తరువాత మిగతా వారినందరినీ ముంచివేశాము. ఇన్న ఫీ ذلك لآية وما كان أكثرهم مؤمنين وإن ربك لهو العزيز الرحيم. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది, కాని వారిలో చాలామంది విశ్వసించరు. యదార్థమేమిటంటే నీ ప్రభువు మహాశక్తివంతుడు, అత్యంత కరుణామయుడు. إذ قال لهم أخوهم هود ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين أتبنون بكل ريع آية تعبثون وتتخذون مصانع لعلكم تخلدون وَإِذَا بَطَشْتُمْ جَبَّارِينَ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونَ وَاتَّقُوا الَّذِي أَمَدَّكُمْ بِمَا تَعْلَمُونَ أَمَدَّكُمْ بِأَنْعَامٍ وَبَنِينَ وَجَنَّاتٍ وَعُيُونٍ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ قالوا سواء علينا أوعظت أم لم تكن من الواعظين إن هذا إلا خلق الأولين وما نحن بمعذبين فكذبوه فأهلكناهم عاد جاتي دايو پروكتلنو ترسكرين چندي واري سولر الهود واري تو إلى أنبت وشياني జ్ఞాపకం తెచ్చుకో. మీరు భయపడరా, నేను మీ కొరకు ఒక విశ్వసనీయుడైన దైవ ప్రవక్తను, కనుక మీరు అల్లాకు భయపడండి, విధేయత చూపండి. నేను ఈ పనికి మిమ్మల్ని ఏ ప్రతిఫలమూ కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది సకల లోకాల ప్రభువు బాధ్యత. ఏమిటి మీ వ్యవహారం? ఎత్తుగా ఉన్న ప్రతి స్థలం మీద ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తున్నారు. మీరిక్కడే శాశ్వతంగా ఉండిపోతారనే విధంగా పెద్ద పెద్ద భవనాలను కడుతున్నారు. మీరు ఎవరినైనా పట్టుకుంటే దౌర్జన్యపరులై పట్టుకుంటారు. కనుక మీరు అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి, ఆయనకు భయపడండి. ఆయనే మీకు తెలిసినవన్నీ ప్రసాదించాడు, మీకు పశువులు ఇచ్చాడు, సంతానం అనుగ్రహించాడు, తోటలు ప్రసాదించాడు, చలమలు ఇచ్చాడు. ఒక మహాదినపు శిక్ష మీకు పడుతుందని నేను భయపడుతున్నాను. వారు ఇలా సమాధానం చెప్పారు, నీవు బోధించినా బోధించకపోయినా మాకు అంతా ఒకటే. ఈ విషయాలు పూర్వం నుండి ఇలానే జరుగుతూ వచ్చాయి. మేము శిక్షకు గురి అయ్యేవారం మాత్రము కాము. చివరకు వారు అతనిని తిరస్కరించారు. మేము వారిని నాశనం చేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది, కాని వారిలో చాలామంది విశ్వసించరు. యదార్థమేమిటంటే నీ ప్రభువు అత్యంత శక్తివంతుడు, అపార కరుణామయుడూను. فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين أتتركون فيما هاهنا آمنين في جنات وعيون وزروع ونخل طلعها هضيم وتنحتون من الجبال بيوتا فارهين فاتقوا الله وأطيعون ولا تطيعوا أمر المسرفين الذين يفسدون في الأرض ولا يصلحون قالوا إنما أنت من المسحرين ما أنت إلا بشر مثلنا فَأْتِ بِآيَةٍ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ قال هذه ناقة لها شرب ولكم شرب يوم معلوم ولا تمسوها بسوء فيأخذكم عذاب يوم عظيم فعقروها فأصبحوا نادمين فأخذهم العذاب سمود جاتي دايوبر وقتلن ترسكرين چندي వారి సోదరుడు సాలెహ్ వారికి ఇలా చెప్పిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఏమిటి, మీరు భయపడరా? నేను మీ కొరకు వచ్చిన ఒక విశ్వసనీయుడైన దైవ ప్రవక్తను, కనుక మీరు అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి. నేను ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నా ప్రతిఫలం సకల లోకాల ప్రభువు బాధ్యత. ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మిమ్మల్ని ఇలానే ప్రశాంతంగా ఉండనివ్వటం జరుగుతుందనుకుంటున్నారా? ఈ తోటలలో, ఈ జలధారల మధ్య, ఈ పొలాలలో మాగిన పండ్ల గుత్తులు గల ఈ ఖర్జూరపు చెట్ల నడుమ మీరు కొండలను తొలిచి విర్రవేగుతూ వాటిలో భవనాలను నిర్మిస్తారు. అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి. హద్దులు మీరే వారి పట్ల విధేయత చూపకండి. వారు భూమిలో ఉపద్రవాన్ని సృష్టిస్తారు, ఏ సంస్కరణను చేపట్టరు. వారు జవాబుగా ఇలా అన్నారు, నీవు చేతబడి చేయబడిన ఒక వ్యక్తివి మాత్రమే, నీవు మా వంటి ఒక మానవుడవు తప్ప మరేమీ కావు. నీవు సత్యవంతుడవే అయితే ఏదైనా సూచనను తీసుకురా. సాలిహ్ ఇలా అన్నాడు, ఇదిగో ఈ ఒంటెను చూడండి, ఒకరోజు అది నీళ్లు తాగుతుంది, ఒకరోజు మీరందరూ నీళ్లు తోడుకుంటారు. ఆ ఒంటెకు ఏమాత్రం హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహాదినపు శిక్ష మిమ్మల్ని చుట్టుముట్టుతుంది. కాని వారు దాని వెనుక కాలి పెద్ద నరాన్ని కోసివేశారు, చివరకు విచారపడుతూ ఉండిపోయారు. శిక్ష వారిని పట్టుకుంది. ఇన్న ఫీ ذلك لآية وما كان أكثرهم مؤمنين وإن ربك لهو العزيز الرحيم. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది, కాని వారిలో అధికులు విశ్వసించరు. యదార్థమేమిటంటే నీ ప్రభు శక్తివంతుడు, కరుణామయుడు. كذبت قوم لوط المرسلين إذ قال لهم أخوهم لوط ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين أتأتون الذكران من العالمين وتذرون ما خلق لكم ربكم من أزواجكم بل أنتم قوم عادون قالوا لئن لم تنته يا لوط لتكونن من المخرجين قال إني لعملكم من القالين رب نجني وأهلي مما يعملون فنجيناه وأهله أجمعين إلا عجوزا في الغابرين ثم دمرنا الآخرين وأمطرنا عليهم مطرا فساء مطر المنذرين. లూతు జాతి దైవ ప్రవక్తలను తిరస్కరించింది. వారి సోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మీరు భయపడరా? నేను మీ కొరకు వచ్చిన ఒక విశ్వసనీయుడనైన దైవ ప్రవక్తను, కనుక మీరు అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి. నేను ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నా ప్రతిఫలం సకల లోకాల ప్రభువు బాధ్యత. మీరు ప్రపంచంలోని ప్రాణులలో పురుషుల వద్దకు పోతారేమిటి? మీ ప్రభు మీ భార్యలలో మీకై సృష్టించిన దానిని విడిచిపెడుతున్నారేమిటి? మీరు హద్దులన్నీ అతిక్రమించారు. వారు ఇలా అన్నారు, ఓ లూత్, నీవు ఈ మాటలు మానుకోకపోతే మా నగరాల నుండి గెంటివేయబడిన వారిలో నీవు కూడా తప్పక చేరిపోతావు. అతను ఇలా అన్నాడు, మీ చేష్టలకు కుమిలిపోయే వారిలో నేనూ ఉన్నాను. ఓ ప్రభూ, నన్ను నా కుటుంబ సభ్యులను వారి అశ్లీల చేష్టల నుండి కాపాడు. చివరకు మేము అతనిని, అతని కుటుంబ సభ్యులందరినీ కాపాడాము, వెనుకనే ఉండిపోయిన వారిలోని ఒక ముసలి స్త్రీని తప్ప. తరువాత మిగిలిపోయిన వారిని మేము నాశనం చేశాము. వారిపై ఒక వర్షాన్ని కురిపించాము, అతి భయంకరమైన వర్షాన్ని. అది హెచ్చరింపబడిన వారిపై అవతరించింది. నిశ్చయముగా ఇందులో ఒక సూచన ఉన్నది, అయితే వారిలో చాలామంది విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు మహాశక్తిమంతుడు, అనంత కరుణామయుడు. إذ قال لهم شعيب ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين أوفوا الكيل ولا تكونوا من المخسرين وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ وَاتَّقُوا الَّذِي خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْأَوَّلِينَ قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ وما أنت إلا بشر مثلنا وإن ظنك لمن الكاذبين فأسقط علينا كسفا من السماء إن كنت من الصادقين قال ربي أعلم بما تعملون فكذبوه فأخذهم عذاب يوم الظلة إنه كان عذاب يوم عظيم. أيكا ప్రజలు దైవ ప్రవక్తలను తిరస్కరించారు. అప్పుడు షోయబ్ వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, మీరు భయపడరా, నేను మీ కొరకు వచ్చిన ఒక విశ్వసనీయుడనైన దైవ ప్రవక్తను, కనుక మీరు అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి. నేను ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నా ప్రతిఫలం సకల లోకాల ప్రభువు బాధ్యత. కొలపాత్రలను పూర్తిగా నింపండి, ఎవరికీ తక్కువ చేసి ఇవ్వకండి, సరి అయిన తరాదుతో తూయండి, ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి, భూమిపై కల్లోలాన్ని వ్యాపింపజేస్తూ తిరగకండి. మిమ్మల్ని మీకు పూర్వపు తరాల వారిని సృష్టించిన ఆయనకు భయపడండి. వారు ఇలా అన్నారు, నీవు కేవలం చేతబడి చేయబడిన ఒక వ్యక్తివి, నీవు ఏమీ కావు, మా వంటి ఒక మానవుడవు తప్ప. మేము నిన్ను అసత్యవాదిగా పరిగణిస్తున్నాము. నీవు సత్యవంతుడవే అయితే ఆకాశపు తునకను దేనినైనా మా మీద పడేలా చెయ్యి. షోయబ్ ఇలా అన్నాడు, నా ప్రభువుకు మీరు చేస్తున్నదంతా తెలుసు. వారు అతనిని తిరస్కరించారు. చివరకు ఛత్ర దినపు శిక్ష వారిపైకి వచ్చిపడింది. అది అతి భయంకరమైన దినపు శిక్ష. وما كان أكثرهم مؤمنين నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది. అయితే వారిలో అత్యధికులు విశ్వసించరు. యదార్థమేమిటంటే నీ ప్రభువు శక్తివంతుడు కూడా కరుణామయుడు కూడా. وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ عَلَى قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ بِلِسَانٍ عَرَبِيٍّ مُبِينٍ وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ أَوَلَمْ يَكُنْ لَهُمْ آيَةً أَنْ يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ وَلَوْ نَزَّلْنَاهُ عَلَى بَعْضِ الْأَعْجَمِينَ فَقَرَأَهُ عَلَيْهِمْ مَا كَانُوا بِهِ مُؤْمِنِينَ كَذَلِكَ سَلَكْنَاهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ لا يؤمنون به حتى يروا العذاب الأليم فيأتيهم بغتة وهم لا يشعرون فيقولوا هل نحن منظرون إذي سكن لوكال پرفو أوترم قديسي ندي ديني تيسكني بسرسني يمين آتما ني هرية فلكم پي أوترم چندي స్వచ్ఛమైన అరబ్బీ భాషలో దేవుని తరఫున దైవ సృష్టికి హెచ్చరిక చేసేవారిలో నీవు చేరిపోవాలని. పూర్వీకుల గ్రంథాలలో కూడా ఇది ఉన్నది. దీనిని ఇస్రాయిలు సంతతి వారి విద్వాంసులు ఎరుగుదురనే విషయం వారికి ఏ సూచన కాదా? వారి మంకుపట్టు ఎలా ఉందంటే, ఒకవేళ మేము దీనిని ఏ అరబ్బీయేతరునిపైనైనా అవతరింపజేసి ఉంటే దీనిని అతడు వారికి చదివి వినిపించినప్పుడు కూడా వారు విశ్వసించేవారు కారు. ఇదే విధంగా మేము ఈ ఖురాను అపరాధుల హృదయాలలోకి చొచ్చుకుపోయేలా చేశాము. వ్యథాభరితమైన శిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు. తరువాత అనూహ్య స్థితిలో అది వారిపైకి అకస్మాత్తుగా వచ్చిపడినప్పుడు వారు, ఇప్పుడు మాకు కొంచెం గడువేమైనా దొరుకుతుందా అని అంటారు. ما أغنى عنهم ما كانوا يمتعون అయితే వారు మేము విధించే శిక్షకై తొందరపడుతున్నార? దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా? ఒకవేళ మేము వారికి ఏళ్ల తరబడి విలాస జీవితం గడిపే వ్యవధిని ఇచ్చినా వారిని దేన్ని గురించి భయపెట్టడం జరుగుతూ వచ్చిందో అదే తరువాత వారిపైకి వచ్చిపడినప్పుడు వారికి లభించిన జీవిత సామాగ్రి వారికి దేనికి పనికి వస్తుంది? చూడు, హితబోధ బాధ్యతను నిర్వహించేందుకు హెచ్చరిక చేసేవారు లేకుండానే మేము ఎన్నడూ ఏ నగరాన్ని నాశనం చేయలేదు. మేము అన్యాయపరులము కాము. దీనిని తీసుకుని కిందికి దిగిన వారు శైతానులు కారు. ఈ పని వాటికి యుక్తమైనది కాదు. అవి అలా చేయనూ లేవు. దీనిని వినే విషయంలో కూడా అవి దూరంగా ఉంచబడ్డాయి. فلا تدع مع الله إلها آخر فتكون من المعذبين وأنذر عشيرتك الأقربين واخفض جناحك لمن اتبعك من المؤمنين فإن عصوك فقل إني بريء مما تعملون وتوكل على العزيز الرحيم الذي يراك حين تقوم وتقلبك في الساجدين إنه هو السميع العليم కనుక ప్రవక్త అల్లాతో పాటు మరొక దేవుణ్ణి ఎవడినీ వేడుకోకు. అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడేవారిలో చేరిపోతావు. నీ దగ్గరి బంధువులను భయపెట్టు. విశ్వాసులలో నిన్ను అనుసరించేవారి పట్ల మృదువుగా మెలువు. కాని ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే అప్పుడు వారితో మీరు చేస్తున్నదానికి నేను బాధ్యుడను కాను అని అను. మహాశక్తిమంతుడైన ఆ అనంత కరుణామయుడిపై భారం మోపు. ఆయన నిన్ను నీవు లేచినప్పుడు చూస్తాడు. సజదా చేసేవారిలో నీ రాకపోకలను గమనిస్తాడు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసినవాడు. హల్ ఉనబ్బిఉకుమ్ అలా మన్ తనజ్జలు షయాతీన్ తనజ్జలు అలా కుల్లి అఫ్ఫాకిన్ అతీన్ యుల్కూన అస్సమ్ఉ వ అక్సరుహుమ్ కాజిబూన్. ప్రజలారా, శైతానులు ఎవరిపై దిగుతాయో నేను మీకు తెలుపనా? అవి వంచకుడైన ప్రతి దుర్మార్గుడిపై దిగుతాయి. గాలివార్తలను చెవులలో ఊరుతాయి. వాటిలో అబద్ధాలు చెప్పేవే ఎక్కువ. إلا الذين آمنوا وعملوا الصالحات وذكروا الله كثيرا وانتصروا من بعد ما ظلموا وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إذا كولوا واري ونكا ما قبرشتوا لين رستوا وانتاروا. వారు ప్రతి లోయలో దారి తప్పటాన్ని, తాము ఆచరించని దానిని చెప్పటాన్ని నీవు చూడటం లేదా? విశ్వసించి మంచి పనులు చేసేవారు, అల్లాను అమితంగా స్మరించేవారు తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతిగా చర్య తీసుకునేవారు తప్ప అన్యాయం చేసేవారికి త్వరలోనే తెలిసిపోతుంది వారు ఏ పర్యవసానానికి గురి అవుతారో.